బ్రహ్మరామునికి నమస్కరించి ఇట్లు ప్రస్తుతించే, రామాహ, నీవు సర్వవ్యాపకుడవు, అధికారణుడవు, ఆత్మ విషయ జ్ఞానము కలవారిచేత భావింపదగినవాడవు, సుఖదుహఖాది ద్వంద్వరహీతుడును, ప్రకృతి కతీతుడును, అద్వితీయుడును, సత్తారూపుడును, సర్వప్రాణహృదయస్థుడును, జ్ఞానస్వరూపుడును, దేవం ఆనందరూపుడును, ఆగు నిన్ను ధ్యానించుచున్నాను. అచంచల బుద్ధితో ప్రాణపానముల హృదయమున నిరోధించి, సందేహ బంధముల ఛేదించి, అజ్ఞానము పోగొట్టుకొనిన సన్యాసులు ఎవరిని చూచెదరో అట్టి రత్న కిరీటధారియు సర్వకాంతీతుడును అగురాముని నమస్కరించుచున్నాను. మాయాతీతుడును, ఆద్యుడును, జగత్కారణుడును, కొలత తలకు అందనివాడును, అజ్ఞానమును పోగొట్టువాడును, ఋషులచేత నమస్కరింపబడువాడును, యోగులచే ధ్యానింపబడువాడును, యోగమును విధించువాడును, అంతటా నిండియుండువాడును, లోకముల నానందింపజేయువాడును, సుందరుడునైన లక్ష్మీపతికి నమస్కారములు. ఆస్తి నాస్తి జ్ఞానముల రెంటికి విషము కాని వాడును, యోగులచేతను శివాదులచేతను పూజింపబడువాడును, కాలత్రయాతీతుడును, జ్ఞానరూపుడును, నిల్లేపుడును, అపరిచ్ఛేద్యుడును, ప్రణవమే పేరుగాగలవాడును, సూర్యుడును, ఎల్లరాక్షసులకు దావాగ్నివంటివాడును, అగురాముని ప్రణమిల్లుచున్నాను. నీవు నా నాథుడవు, సంకల్పించిన సమస్త కార్యములను చేయువాడవు. పరిచ్ఛేద్యము సతిక 137. మించినవాడవు, సమస్తమును ధరించినవాడవు, భక్తి చేత పొందదగిన వాడవు. నీ రూపమును ధ్యానించువారి సంసారమును నశింపజేయురువు. యోగాభ్యాసముచే పరిశుద్ధమైన అంతఃకరణము గలవారికి మాత్రము తెలియబడువాడవు. లోకములకు తుదియు మొదలు నీవే. లోక ప్రమాణములైన ప్రత్యక్ష అనుమానాదిచే తెలియబడవు. భక్తి శ్రద్ధలు గల సత్పురుషులచే సేవింపదగిన వాడవు. ఇందివర నీలసుందర విగ్రహుడవగు రామ, నీకు నమస్కారములు. మాధవ, కొలతలకు అందనివాడవు, పోయిన ప్రమాణములు కలవాడవు, మునులచే మాత్రము భజింపనలవైనవాడవు. నిన్ను తెలుసుకొనుటకెవరు సమర్థులు? బృందావనమున దేవతలు నిన్ను నమస్కరించెదను, శివాది దేవతలు నిన్ను కొలిచెదరు. నీవు ఆనందఘనుడవు, నీకు నమస్సులు. సమస్త శాస్త్రములచేతను వేదములచేతను నీవు ప్రతిపాదింపబడితీవి. నిత్యుడవు, సత్యజ్ఞానానంద స్వరూపుడవు, ఆది మధ్యాంతములు లేనివాడవు. నావంటి భక్తులు సేవించు భాగ్యము కలుగుటకై మనుష్యరూపమును ధరించితివి. మరకతవర్ణుడును, శత్రుఘ్నునకు మధురానగరాధిపత్యము నొసంగువాడును, అగు నీకు నమస్కరించుచున్నాను. ఎవడు శ్రద్ధతో శ్యామలవర్ణుడును, కోరిన కోర్కెల నొసంగువాడును, సర్వేశ్వరుడగు రాముని ధ్యానించుచు. బ్రహ్మదేవునిచే చేయబడినదియు బ్రహ్మజ్ఞానము నొసగునదియు ఉత్తమముగు నీ స్తోత్రమును పఠించునో, అతడు సమస్త పాతకములచే విముక్తుడగును. అప్పుడు అగ్నిదేవుడు బ్రహ్మప్రోక్త మగు స్తోత్రమును విని సీతాదేవిని తనబడిలో కూర్చుండబెట్టుకొని రాముని వద్దకు వచ్చి, ఈ విమల ఆరుణ కాంతిని తీసుకొనుము. ఈమె నీ దేవి జానకి, నేనే రావణవధార్థము, మాయాసీతను నిర్మించితిని. నా వద్ద ఉంచిన ఈ సీత నీ జానకి, రావణుడపహరించినది మాయాసీతను. మాయాసీత 138. నిర్మాణపు ప్రయోజనము తీరిపోయినది, ఆమె మాయమైనది. ఈమెను స్వీకరించమని ప్రార్థించెను. రాముడు ప్రీతితో సీతను స్వీకరించి అగ్నిదేవుని పూజించెను. అప్పుడు దేవేంద్రుడు సీతాసమేతుడైన శ్రీరామునికి చేతులు జోడించి ఈ విధముగా స్తుతించెను.